నేను భయపడి నీ వద్దకు వచ్చితిని, మీ సహాయము కోరుచుంటినను. అప్పుడు బ్రహ్మ, మనము కైలాసమునకు వెళ్ళి శివుని కూడా కలుపుకొని శ్రీహరిని సన్నిధికి చేరుదము. దేశకాల పరిస్థితుల ఆలోచించి యుద్ధము చేయవలయును అని పలికెను. వారు కైలాసము చేరి శివునితో కలిసి అందరూ విష్ణువు సన్నిధికి వెళ్ళిరి. దేవదేవుడగు నారాయణుని స్తుతించి మహిషుని వలన భయమును విన్నవించిరి. శ్రీహరి, మనమందరము యుద్ధమునర్చి వానిని సంహరింతమనగా అందరును తమ తమ వాహనములపై యుద్ధమునకు బయలుదేరిరి. మహిషుని బలము కూడా పోరసమక్కట్టెను. దేవదానవులకు ఘోరమైన యుద్ధము జరిగెను. మహిషుని సేనాని చిక్షురుడు ఇంద్రునితో పోరి మూర్ఛనొందెను. పిమ్మట బిడాలునితో ఇంద్రుడు పోరాడెను. బిడాలుడు తన వాహనమైన ఏనుగు ఇంద్రునిచే కొట్టబడి పారిపోగా ఒకానొక రథమెక్కి దేవతల ముందు నిలిచెను. ఇంద్రుడు వానిపై తీవ్ర బాణముల ప్రయోగించెను. బిడాలుడు కూడా ఇంద్రునిపై బాణములు కురిపించెను. ఘోరమైన యుద్ధము జరిగెను. ఇంద్రుని బాణప్రయోగమునకు బిడాలుడు రథములో కూలబడెను. పిమ్మట తామ్రుడను వానిని చంపెను. అంతట వరుణులు తామ్రుని మూర్ఛనొందించిరి. దైత్య సైన్యము హాహాకారము లొనర్చెను. అంతట మహిషుడు వచ్చెను. హరిహరులు మహిషునితో పోరుట. అతడు గద పట్టుకొని దేవతలపై కురికి, దేవతలారా, మిమ్ములను నా గదతో చంపివైతును అని పలికి ఇంద్రుని భుజముపై గదతో కొట్టెను. ఇంద్రుడు వజ్రాయుధము గ్రహింపగా మహిషుడు ఖడ్గము చేతబట్టెను. అప్పుడు వారిరువురకు ఘోరమగు పోరు జరిగెను. మహిషుడు సాంబరమాయతో కోట్ల కొలది యోధులను సృష్టింపగా వారు దేవతల పైబడి కొట్టసాగిరి. మహిషుని మాయకందరు దేవతలు విస్తుపోయిరి. అప్పుడు దేవతలు త్రిమూర్తులను స్మరింపగా వారు దివ్యాయుధములతో దేవతలను కాపాడుడకు వచ్చిరి. అప్పుడు శ్రీహరి చక్రము ప్రయోగింపగా మహిషుని మాయ మాయమయ్యెను. అంతట మహిషుడు పెద్ద పరిహ చేత బట్టి త్రిమూర్తులపై కురిసెను. అతని వెంట చిక్షురుడు, ఉగ్రాస్యుడు, అసిలోముడు, త్రినేత్రుడు, బాష్కలాంధకులు నితరులును యుద్ధమునకు తలపడిరి. వాసుదేవాంధకులకు తుములమైన యుద్ధము జరిగెను. ఇంద్రభాష్కలులు, రుద్ర మహిషులు, యమత్రినేత్రులు, కుబేర మహిషులు, వరుణాసిలోములు పరస్పరము దారుణ రణమునర్చిరి. విష్ణువు చక్రాయుధమును రాక్షసుడు తన చక్రముతో వారించి దేవతలనాశ్చర్యపరచెను. శంకరుని రొమ్ముపై శక్తిని ప్రయోగించి గర్జించెను. విష్ణువు మహోజ్వలమైన పాంచజన్యమును వేగముగా పూరించెను. ఆ ధ్వని దానవుల గుండెలు బ్రద్దలయ్యెను. ఋషులు దేవతలును సంతోషించిరి. దేవతలు త్రిమూర్తుల శరణు జూచుట, దానవులు వ్యాకుల మనస్కులగుట చూచి మహిషుడు సింహరూపము ధరించెను. ఆ సింహము దేవసేనలోనికి దుమికి తన వాడి గోళ్లతో గరుత్మంతుని చీల్చి విష్ణువు బాహువులను గాయపరచెను. హరి దానిని చక్రముతో కొట్టెను. అంతలో సింహము మహిషమయ్యను. దాని కొమ్ముల దెబ్బలకు సహించలేక శ్రీహరి వైకుంఠమునకేగెను. శంకరుడు కూడా కైలాసమునకు వెళ్ళెను. బ్రహ్మయు భయపడి తన లోకమునకు పోయెను. ఇంద్రయ్యమ కుబేరులు అగ్నియును వరుణుడు అచటనే యుండిరి. రాక్షసబలము బాణవర్షమును కురియుచు ముందునకు నడచెను. మహిషుని యుద్ధము చూచి ఎల్లరూ వెరగందిరి. ఇంద్రుడు భయపడి పారిపోయెను. వరుణ కుబేరులును నిలువలేకపోయిరి. మహిషుడు తన విజయమును చాటి ఐరావతమును ఉచ్చైశ్రవమును కామధేనువును గ్రహించి స్వర్గరాజ్యమును చేపట్టెను. దేవతలు స్వర్గము విడిచి గిరి గుహలలో తలదాచుకొనిరి. వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. పరమేష్ఠి ఇట్లనెను, సురలారా, నేనేమి చెయ్యగలను? వాడు వరగర్వితుడు, స్త్రీచేతనే చంపబడువాడు. కనుక మనము శివుని కూడా వెంటబెట్టుకొని జనార్దనుని దర్శించి ప్రార్థింతము. అతడే దేని ఉపాయము చెప్పగలడని అందరూ శివుని ముందుంచుకొని శ్రీ మహావిష్ణు వద్దకు వెళ్ళిరి. వైకుంఠము సంపదలకు శోభలకును నిలయము, అది సుందరము. శ్రీదేవి ఆవిర్భవించుట. ఒకప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు నివసించు వైకుంఠమునకు వెళ్ళిరి. పిమ్మట విష్ణుమూర్తి నివసించే మందిరాన్ని చూచారు. జయ విజయులను వారు ద్వారపాలకులుగా బంగారు బెత్తములు చేత ధరించి భవన సమీపమున కనబడిరి. బ్రహ్మాది దేవతలు తమ దర్శనార్థమై వచ్చి ద్వారమందున్నారని శ్రీహరికి మనవి చేయవలసినదిగా ద్వారపాలకులను ప్రార్థించిరి. అంతట వెంటనే విజయుడు శ్రీ మహావిష్ణువు సమీపమునకు వెళ్ళి, దేవదేవా, రమాకాంత, దేవతలందరూ మిమ్ము దర్శింపగోరి ద్వారమందున్నారు. బ్రహ్మ రుద్రాదులు వేద సూక్తములతో మిమ్ము స్తోత్రము చేస్తున్నారని మనవి చేశారు. విష్ణుమూర్తి విజయుని మాటలు విని మెక్కిలి కుతూహలముతో నింటిలో నుండి బయటకు వచ్చి శ్రమచే కృశించియున్న దేవతలను వాత్సల్యము కూడిన చూపులతో సంతోషపెట్టెను. దేవతలందరూ శ్రీహరికి నమస్కరించిరి. ఇంద్రాదులు రాక్షస సంహారి అయిన ఆ విష్ణువు స్తోత్రము చేశారు. అంతటా ఆయన దుఃఖంతో దీనులుగా మీరు కనిపించుటకు కారణమేమని ప్రశ్నించెను. దేవతలు ఇట్లు పలికిరి, మహారాజా, పాపాత్ముడు వరగర్వితుడగు మహిషాసురుడు మాయాజ్ఞ భాగములను అపహరించుచున్నాడు. వానికి భయపడి దేవతలు పర్వత దుర్గములలో తిరుగుచున్నారు. కనుక నిన్ను శరణు జొచ్చుచున్నాము. రాక్షసుల మాయలు తెలిసినవాడా, మమ్ముద్ధరించుటకు నీవే సమర్థుడవు. కనుక ఆ రాక్షసుని సంహరించునట్టి ఉపాయముతో మమ్ము కాపాడుము. మానవులాతని చంపలేరని బ్రహ్మ వరమిచ్చియున్నాడు. పార్వతి కాని లక్ష్మి కాని ఏ స్త్రీ అయినను అతని చంపజాలదు. వరదాన గర్వితుడైన మహిషాసురుని నీవే ఉపాయమాలోచించి సంహరింపవలెను అని పలుకగా విష్ణుమూర్తి నవ్వుచు, పూర్వము నేను వానితో యుద్ధమును చేసితిని, కానివాడు చావలేదు. ఇప్పుడు దేవతలందరి తేజోరూప సంపదలతో ఒక స్త్రీ జన్మిస్తే ఆమె యుద్ధములో వానిని చంపగలదు. మనందరి తేజస్సులతో తేజోరాశి అయి ఒక స్త్రీ ఆవిర్భవించునట్లు ప్రార్థించుడు. మనమందరము ఆమెకు సమస్తములై మన ఆయుధములను సమర్పించుదము. సర్వాయుధముల ధరించి సర్వతేజస్సులతో కూడిన ఆమె మద గర్భితుడైన ఆ దురాత్ముని చంపగలదని పలికెను.